అథర్వణ వేదాంతర్గత 24 నారద పరివ్రాజకోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం పారివ్రాజ్యధర్మ పుగాలంకారా యత్ప్రబోధతః దశ ప్రణవలక్ష్యార్థం యాంతి తం రామమాశ్రయే శ్లో పారివ్రాజ్యధర్మ పుగా అలంకారా యత్ప్రబోధతః దశ ప్రణవలక్ష్యార్థం యాంతి తం రామం ఆశ్రయే. ఈ సమస్త జగద్దృశ్యమును జగత్తుగా మొదలంట్లా సన్యసించివేసి సమర్పించివేసి ఈ సమస్తమును బ్రహ్మముగాను సత్విన్యాసముగాను స్వీకరించిన సన్యాసులగు పరివ్రాజకులు ఏ ఆత్మధర్మముచే అలంకరించబడుచు దేని గురించి ప్రబోధితులై ఉంటున్నారో అట్టి దశ ప్రణవ పంచభూతములు పంచ ఇంద్రియ మనస్సు లక్ష్యార్థమగు ఆత్మారాముని ఆత్మబుద్ధి కొరకే ఆశ్రయిస్తున్నాము. ఆత్మారామ సిద్ధి కొరకై శ్రీరామచంద్రుని ఉపాసిస్తున్నాము. ప్రథమోపదేశ 1వ ఉపదేశము శ్రీనారదులవారి నైమిసారణ్య ఆగమనము. పరివ్రాత్రి శిఖీ సీతాచూడా నిర్వాణమండలం దక్షిణాశరభం స్కందం మహానారాయణద్వయం 1 పరివ్రాట్ త్రిశిఖీ సీతాచూడా నిర్వాణమండలం దక్షిణాశరభం స్కందం మహానారాయణ అద్వయం. ఇప్పుడు మనము పాల యొక్క సారము స్వీకరించు హంస విధంగా 11 ఉపనిషత్తుల సారమును స్మరిస్తున్నాము. 1 పరమహంస పరివ్రాజకోపనిషత్ 2 త్రిశిఖి బ్రాహ్మణోపనిషత్ 3 సీతోపనిషత్ 4 యోగచూడామణిపనిషత్ 5 నిర్వాణోపనిషత్ 6 మండల బ్రాహ్మణోపనిషత్ 7 దక్షిణామూర్తిపనిషత్ 8 సర్భోపనిషత్ 9 స్కందోపనిషత్ 10 మహోపనిషత్ మహానారాయణోపనిషత్ 11 అద్వైతారకోపనిషత్ అథ కదాచిత్ పరివ్రాజకాభరణో నారదః సర్వలోక సంచారం కుర్వన్న పూర్వ పుణ్యస్థలాని పుణ్యతీర్థాని తీర్థీకుర్వన్నవలోక్య ఓం అథ కథాచిత్ పరివ్రాజక ఆభరణో నారదః సర్వలోక సంచారం కుర్వన్ నా పూర్వ పుణ్యస్థలాని పుణ్యతీర్థాని తీర్థీకుర్వన్ అవలోక్య. ఒకనకప్పుడు పరివ్రాజక ఆభరణుడు దేవర్షి అగు నారద మహర్షి సమస్త లోకములలో సంచారము చేస్తూ ఉన్నారు. వెళ్లినచోట ఇతహ పూర్వము సామాన్య స్థలములు కూడా ఆయన పాదస్పర్శచే పుణ్యతీర్థములు అవసాగాయి. చిత్తశుద్ధిం ప్రాప్య అట్టి తీర్థయాత్రల ఫలితంగా త్రిలోక సంచారి అగు శ్రీ నారద మహర్షి చిత్తశుద్ధిని మహత్తరంగా సంతరించుకున్నారు. నిర్వైరః శాంతో దాంతః సర్వతో నిర్వేదమాసాద్య నిర్వైరః శాంతః దాంతః సర్వతః నిర్వేదం ఆసాద్య. ఇక దేని పట్ల ఏమాత్రము వైరము ఏనిమిటి లేనివారేనారు నిర్వైరః? మనస్సు యొక్క చాంచల్యము శాంతించింది, ఇంద్రియములు నిగ్రహించబడినవై, క్లేశములను ఓల్ డిఫికల్టీస్ సహించినవై, ఓర్పు ధైర్యము కలిగినవై దాంతుడు అయినారు. సమస్త విశేషముల పట్ల వేదన వరి జయించి నిర్వేదుడు అయినారు. నిర్వేదము సిద్ధించుకున్నారు. స్వరూపానుసంధానమనుసంధయ నియమానంద విశేషగణ్యం మునిజనేరుప సంకీర్ణం నైమిషారణ్యం పుణ్యస్థలమవలోక్య స్వరూప అనుసంధానం అనుసంధాయ నియమానంద విశేషగణ్యం మునిజనేహ ఉపసంకీర్ణం నైమిషారణ్యం పుణ్యస్థలం అవలోక్య సహజము స్వాభావికము అగు స్వస్వరూపముతో అనుసంధానము వెల్కనెక్టేడ్ పొందసాగారు. ఆ విధంగా తీర్థయాత్రలు చేస్తూ ఒక సమయంలో నియమమైన ఆత్మానంద విశేషముతో కూడినది మహనీయులగు మునిగణముతో సమావేశమైనట్టిది అగు నైమిసారణ్య పుణ్యస్థలమునకు వేంచేశారు. సరిగమపధనిస సంజ్ఞైర్వైరాగ్యబోధకరే స్వర విశేషేహ ప్రాపంచిక పరాముఖాయర్హరికథాలపై సరిగమపదని ససంజ్ఞయః వైరాగ్య బోధకరేయః స్వర విశేషయః ప్రాపంచిక పరాముఖయః హరికథాలపయః. ఆ ప్రదేశమంతా కూడా సరిగమపదని సప్తస్వర నాదములతోనూ వైరాగ్యమును బోధించునది అగు సంగీత వాయిద్యములతోనూ జ్ఞానస్వర విన్యాసములతో నిండి ఉన్నది. అక్కడి వారందరూ ప్రాపంచిక విశేషముల నుండి వెనుకకు మరలినవారే నివృత్తి మార్గదర్శనములైనట్టి హరికథలను చెప్పుకుంటూ ఉన్నారు. స్థావరంగమనామకై భగవద్భక్తి విశేషాయర్నరముగ కిం పురుషామర కిన్నర అప్సరోగణాన్ సమ్మోహన్నాగతం బ్రహ్మాత్మజం భగవద్భక్తం నారదమవలోక్య ద్వాదశవర్షత్రయాగోపస్థిత స్థావర జంగమనామకయః భగవద్భక్తి విశేషయ నరమూగ కింపురుష అమర కిన్నెర అప్సర ఉరగ గణాన్ సమ్మోహయన్. అక్కడి మునులు మొదలైనవారంతా తాము చెప్పుకుంటున్న భగవద్భక్తి విశేషములతో కథలతో అక్కడి స్థావర జంగములను కదలని రాళ్లను కదిలే జీవులను నరులను మృగములను అక్కడి వనములలో నివసించే కింపురుషులను దేవతలను కిన్నెరులను అప్సరసలను పాములను తన్మయులను సమ్మోహితులను చేస్తున్నారు. రెండు ఆగతం బ్రహ్మాత్మజం భగవద్భక్తం నారదం అవలోక్య ద్వాదశ వర్ష సత్రయగా ఉపస్థితాః బ్రహ్మమానసపుత్రుడు భగవద్భక్తి సంపన్నుడు దేవర్షి అగు శ్రీ నారద మహర్షి యొక్క రాకను అక్కడి ద్వాదశ 12 సంవత్సరముల సత్రయాగము నిర్వర్తిస్తూ పాల్గొనుచు ఉన్న మునిగణము గమనించారు. శ్రుతాధ్యయన సంపన్న సర్వజ్ఞస్తపోనిష్టాపరాశ్చ జ్ఞానవైరాగ్య సంపన్న సౌనకాదమహర్షేః ప్రత్యుత్థానం కృత్వా నత్వా యథోచితాతిథ్యపూర్వకముపవేశయిత్వా స్వయం సర్వేపి పవిష్టాభో భగవన్ బ్రహ్మపుత్ర కథం ముక్తిపాయస్మాకం వక్తవ్య ఇత్యుక్తస్తాన్ సహోవాచ నారదః శ్రుతాధ్యయన సంపన్నాః సర్వజ్ఞాః తపోనిష్టా పరాః చ జ్ఞానవైరాగ్య సంపన్నాః సౌనకాది మహర్షేః ప్రతి ఉత్థానం కృత్వా నత్వా యథా ఉచిత ఆతిథ్య పూర్వకం ఉపవేశయిత్వా స్వయం సర్వే అపి ఉపవిష్ట భో భగవన్ బ్రహ్మపుత్ర కథం ముక్తి ఉపాయో ప్లవ అస్మాకం వక్తవ్యం ఇతి ఊచుః ఇతి యుక్తః తాన్ సహ ఉవాచ నారదః వేదాధ్యయన సంపన్నులు సర్వజ్ఞులు తపోనిష్టాగరిష్ఠులు పరతత్వజ్ఞాన వైరాగ్య సంపన్నులు అగు సోనకుడు మొదలైన ఋషులంతా నారదునికి సుస్వాగతము పలికారు. నమస్కరించి ఆతిథ్యపూర్వకంగా ఆహ్వానించి ఉచితాసనంపై ఆసీనులను చేశారు. సౌనకాది మునులు, హే భగవన్, శ్రీ నారదమహర్షి, బ్రహ్మమానసపుత్ర, మీ రాకతో మేము పునీతులమైనాము. మాకు ముక్తి కలిగే ఉపాయము ఏదో అది బోధించి మమ్ములను అనుగ్రహించండి. శ్రీ నారద మహర్షి ఆ ప్రశ్న విని సంతోషము పొందినవారే ఈ విధంగా పలుకసాగారు. సత్కులభవోపనిత సమ్యగుపన్యన పూర్వకం చతుశ్చత్వారింశత్ సంస్కార సంపన్న స్వాభ్యమతేక గురు సమీపే స్వశాఖాధ్యయన పూర్వకం సర్వవిద్యాభ్యాసం కృత్వా ద్వాదశ వర్ష శుశ్రూష పూర్వకం బ్రహ్మచర్యం పంచవింశతివత్సరం గార్హస్థ్యం పంచవింశతివత్సరం వానప్రస్థాశ్రమం తద్విధివత్క్రమా నిర్వర్త్య చతుర్విధ బ్రహ్మచర్యం షడ్విధం గార్హస్థ్యం సత్కుల భవః ఉపవీతః సమ్యక్ ఉపనయన పూర్వకం చతుః చత్వారింశత్ సంస్కార సంపన్నః స్వ అభిమతైక గురు సమీపే స్వశాఖ అధ్యయన పూర్వకం సర్వ విద్యాభ్యాసం కృత్వా ద్వాదశ వర్ష శుశ్రూషాపూర్వకం బ్రహ్మచర్యం పంచవింశతి వత్సరం గార్హస్థ్యం పంచవింశతి వత్సరం వానప్రస్థ ఆశ్రమం తత్విధివత్క్రమాత్ నిర్వర్త్య చతుర్విధ బ్రహ్మచర్యం షట్విధ గార్హస్థ్యం మానవజన్మ అనే సత్కులమున జనించినవాడు ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోవాలి. చక్కగా ఉపవిత్తుడై ఉపనయన సంస్కారపూర్వకంగా జంధ్యము విభూతి మొదలైన 44 సంస్కారములను నిర్వర్తిస్తూ అనుష్ఠానపరుడే ఉండాలి. తనకు అభిమతము ఇష్టము అయినట్టి గురువును సమీపించాలి. తనకు సంబంధించిన వేద విభాగమును అధ్యయనపూర్వకంగా విద్యాభ్యాసం చేయునుగాక. ఆ విధంగా గురుశుశ్రూష నిర్వర్తించాలి. 12 సంవత్సరాలు గురుశుశ్రూష పూర్వక గురుకుల బ్రహ్మచర్యముచే 25 సంవత్సరాలు గృహస్థాశ్రమము నిర్వర్తించి 25 సంవత్సరాలు ఆ వానప్రస్థాశ్రమము సేవించి ఆయా శాస్త్రవిధులను నిర్వర్తించునుగాక. చతుర్విధం వానప్రస్థధర్మం సమ్యగభ్యస్య తదుచితం కర్మ సర్వం నిర్వర్త్య సాధంచతుష్టే సంపన్న సర్వసంసారోపరి మనోవక్కాయ కర్మభిర్యథానివృత్స్తథా వాసనేషణోపర్యపి నిర్వైరః శాంతో దాంతః సన్యాసీ పరమం సశ్రమేణ స్ఖలిత స్వస్వరూప ధ్యానేన దేహత్యాగం కరోతి సముక్తో భవతి సముక్తో భవతి త్యుపనిషత్ ఇతి ప్రథమోపదేశః 1. చతుర్విధ 4 వానప్రస్థ ధర్మం సమ్యక్ అభ్యస్య చతుర్ 4 విధములైన బ్రహ్మచర్యమును వినటము చదవటము తెలుసుకోవటము ఆచరణలోకి తెచ్చుకోవటము ఆచరించునుగాక. 6 విధములైన గార్హపత్యమును గార్హపత్య ఆహవనీయ దక్షిణ సభ్య ఔపాసనాగ్నులగు 6 అగ్నులతో అగ్ని కార్యముతో గార్హపత్యము గృహస్థాశ్రమము నిర్వర్తించటము. పూజధ్యానముగానమియోగాభ్యాసము అనబడు నాలుగు విధములైన చతుర్విధ వాన ప్రస్థాధర్మములు నిర్వర్తిస్తూ సర్వత్రా సమదృష్టిని అభ్యసించాలి. తత్ ఉచితం కర్మ సర్వం నిర్వర్త్య చతుర్విధ ఆశ్రమములైనట్టి బ్రహ్మచారిగుహస్థవాన ప్రస్థ సన్యాసములలో వేక్కడ ఉంటే అక్కడ అక్కడి ఉచితమైన ఆర్యప్రకటిత ధర్మములు నిర్వర్తిస్తూ ఉండెదరుగాక. సాధన చతుష్టయ సంపన్న సర్వసంసార ఉపరి ఇంద్రియ నిగ్రహముతో కూడిన శాంతము ఆత్మతత్వము గురించిన విచారణ లభించిన దానితో తృప్తి రూపముగు సంతోషము సత్సంగము అనబడే సాధన చతుష్టయమును అనుష్ఠించునుగాక. మనోవాక్కాయకర్మభ్యః యథా ఆశా నివృత్తః తథా వాసన ఈశనా ఉపరియాపి మనస్సు వాక్కు శరీరముల సమస్త కర్మ విశేషములను సర్వసంసార విశేషములను అధిగమించివేయాలి. సమస్త ఆశనిరాశలను నివృత్తింప విత్రోరల్ జేయాలి. వాసన టెండెన్సీస్ ఈశన ఎక్స్పెక్టేషన్స్ అండ్ అటాచ్మెంట్స్ అధిగమించివేయునుగాక. నిర్వైరః శాంతో దాంతః నిర్వైరః సర్వభూతేషు ఎవ్వరిపట్ల ఎటువంటి వైరము కించిత్కూడా కలిగి యుండకుండుగాక. జలంలో తరంగమువలే ఈ జగద్భావన దృశ్యము ఆత్మభావనయందు సశాంతించినది అగునుగాక. బాహ్య ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండునుగాక. సన్యాసి పరమహంస ఆశ్రమేణ అస్ఖలితః స్వస్వరూప ధ్యానేన దేహ త్యాగం కరోతి సన్యాసి పరమహంస ఆశ్రమము స్వీకరించినవాడగుగాక. అస్ఖలిత చలించని చెడని తొట్రుబాటులేని స్వస్వరూప ధ్యానము ఆశ్రయించునుగాక. సర్వదా ఈ పాంచభౌతిక దేహమును మానసికంగా త్యజించినవాడై ఉండునుగాక. స ముక్తో భవతి అట్టివాడు ముక్తుడు అగుచున్నాడు. ఇకిపనిషత్ నారద పరివ్రాజకోపనిషత్ ప్రథమ ఉపదేశ ద్వితీయోపదేశ రెండవ ఉపదేశము సత్యలోక ప్రవేశము అథహైనం భగవంతం నారదం సర్వే సౌనకాదేహ పప్రచ్ఛుర్భో భగవన్సమన్యాస విధిం నో బ్రూహీతి తానవలోక్య నారదస్తత్స్వరూపం సర్వం పితామహముఖేనైవ జ్ఞాతుముచితమిత్యుక్త్వ ఒకటి అథః ఏనం భగవంతం నారదం సర్వే సౌనకాదేహ పప్రచ్ఛుః భో భగవన్ సన్యాస విధిం నో బ్రూహి ఇతి తాన్ అవలోక్య నారదః తత్స్వరూపం సర్వం పితామహముఖేన ఏవ జ్ఞాతుం ఉచితం ఇతి ఉక్త్వా. అప్పుడు భగవంతుడగు నారదమహర్షికి సౌనకుడు మొదలైన మహర్షులు ఈ విధంగా విన్నపము చేశారు. సౌనకుడు మొదలైన ఋషులు, హే భగవాన్, మాకు సన్యాస విధి గురించి దయచేసి బోధించండి. నారదమహర్షి మహనీయులగు మహర్షులారా, మునిసత్తములారా, అట్టి సన్యాసము యొక్క స్వరూపమంతా కూడా మనము నా పితృదేవులు జగత్పితామహులు అగు బ్రహ్మ భగవానుని ముఖతః వినటమే మనకు ఉచితము. ఆయనయే నాకంటే సుస్పష్టంగా చెప్పగలిగినవారు. సత్రయాగపూర్త్యనంతరం తయః సహ సత్యలోకం గత్వా విధివద్బ్రహ్మనిష్టాపరం పరమేష్ఠినం నత్వా స్తుత్వా యథోచితం తదాజ్ఞయా తయః సహోపవిశ్య నారదః పితామహమువాచ గురుస్త్వం జనకస్త్వం సర్వవిద్య రహసజ్ఞః సర్వజిస్త్వమతో మత్తో మదిష్టం రహస్యమేకం వక్తవ్యం త్వద్వినా మదభమతరహస్యం వక్తుం కః సమర్థః కిమితి చేత్ పారివ్రాజ్యస్వరూపక్రమం నో బ్రూహీతి నారదేన ప్రార్థితః పరమేష్ఠి సర్వతః సర్వానవలోక్య ముహూర్తమాత్రం సమాధినిష్టో భూత్వా సంసారాతినివృత్యన్వేషణ ఇతి నిశ్చిత్య నారదమవలోక్య తమాః పితామహః. సత్రయాగ పూర్తి అనంతరం తయః సహ సత్యలోకం గత్వా ఆ మాట విని సౌనకాది ఋషులంతా సరే అట్లాగే అగుగాక వని పలికారు. అక్కడ 12 సంవత్సరాల సత్రయాగము పూర్తి అయినది. ఆ తరువాత నారద మహర్షి తదితర సౌనకాది ఋషులు మునులు అంతా సత్యలోకమునకు వెళ్లారు. సృష్టికర్త ప్రేమమూర్తి అగు శ్రీ బ్రహ్మదేవుని దర్శించారు. విధివత్ బ్రహ్మ నిష్ఠాపరం పరమేష్ఠినం నత్వా స్తుత్వా యథా ఉచితం తత్ ఆజ్ఞయాతయః సహ ఉపవిశ్య విధివిధానంగా బ్రహ్మ నిష్ఠాపరుడు పరమేష్ఠి అగు బ్రహ్మభగవానునికి నమస్కరించారు. వారి అనుజ్ఞతతో వారు ప్రసాదించిన ఉచితాసనములపై నారదమహర్షి మొదలైన వారంతా సుఖాసీనులైనారు. నారదులవారు పితామహునితో ఇట్లా పలికారు. నారదః పితామహం ఉవాచ, గురుః త్వం, జనకః త్వం, సర్వ విద్యా రహస్యజ్ఞః, సర్వజ్ఞః త్వం, అతో మత్ ఇష్టం, రహస్యం ఏకం వక్తవ్యం, త్వద్వినా మత్ అభిమత రహస్యం వక్తుం కః సమర్థః, కిం ఇతి చేత్ పారివ్రాజ్య స్వరూప క్రమం నో బ్రూహి ఇతి. నారదేన ప్రార్థితః పరమేష్ఠి సర్వతః సర్వాన్ అవలోక్య, శ్రీ నారదమహర్షి మహాత్మా, తమరు జగద్గురువులు, సృష్టిలోని సమస్త జీవులకు తండ్రి, సమస్త విద్యల రహస్యము ఎరిగి ఉన్నవారు, సర్వజ్ఞులు, ఈ సృష్టి అంతటికీ మీరే బుద్ధిశాలురు. ఒకనొక రహస్యమైన విషయం గురించి మీరు మాకు చెప్పవలసినదిగా ప్రార్థిస్తున్నాము. మేము తెలుసుకోగోర్చున్నది మీరు తప్ప మాకు బోధించగలవారు ఇంకెవరు ఉంటారు? మేము వినదలచిన అట్టి రహస్య విశేషము ఏమిటంటే, పరివ్రాజము యొక్క స్వరూప క్రమము ఏమిటో దయచేసి మాకు వివరించి చెప్పండి. ఈ విధంగా శ్రీ నారదమహర్షిచే ప్రార్థించబడినవారైన పరమేష్ఠి అగు బ్రహ్మభగవానుడు అన్నివైపులా అక్కడ ఆసీనులైన మహర్షులను మునులను ఒక్కసారి పరికించి చూచారు. ముహూర్తమాత్రం సమాధినిష్టో భూత్వా సంసార ఆర్తి నివృత్తి అన్వేషణ ఇతి నిశ్చిత్య నారదం అవలోక్యతం ఆహ పితామహః. ముహూర్తకాలము 12 సెకనుల సమయము సమాధి నిష్ఠులు అయినారు. అవును, ఈ త్రిలోక జీవుల సంసారార్తి యొక్క నివృత్తి ఏది అని అన్వేషణ చేసి సరే సవివరణగా చెప్పుకుందాము అని నిర్ణయించుకున్నారు. పితామహులవారు నారదుని చూచి ఈ విధంగా పలుకసాగారు. పురా మత్పుత్ర పురుష సూక్తోపనిషద్ రహస్య ప్రకారం నిరతిశయాకార అవలంబిన విరాట్ పురుషేణోపదిష్టం రహస్యం తే వివిచ్యోచ్యతే. 2 పురా మత్పుత్ర పురుష సూక్త ఉపనిషత్ రహస్య ప్రకారం నిరతిశయ ఆకార అవలంబిన విరాట్ పురుషేణ ఉపదిష్టం రహస్యం తే వివిచ్య ఉచ్యతే. ప్రియకుమార నారదా, పూర్వము ఒకానొకప్పుడు విరాట్ పురుషునిచే పురుష సూక్తోపనిషత్ రహస్యము చెప్పబడింది. డొట్ వాసుదేవ నారాయణ ప్రోక్తమైన ముగ్గులోపనిషత్ ఋగ్వేదాంతర్గతము ఇంద్రునిచే శ్రవణము చేయబడినది. ఆ రహస్యమునే నీకు వివరంగాను విపులంగాను చెప్పుచున్నాను, అందరూ వినండి. తత్క్రమమత రహస్యం బాఢమవహితో భూత్వా శ్రూయతాం, తత్క్రమం అతి రహస్యం బాఢం అవహితో భూత్వా శ్రూయతాం. అట్టి పురుష సూక్తోపనిషత్ ముద్గలోపనిషత్ క్రమవిధానము అతి రహస్యమైనది సుమా, అందుచేత సావధానచిత్తులై వినెదరుగాక. భో నారద విధివదాదావను పనితోపనయానంతరం తత్సత్కుల ప్రసూత పితృమాతృవిధేహ పితృసమీపాదన్యత్ర సత్సంప్రదాయస్థం శ్రద్ధావంతం సత్కులభవం శ్రోత్రియం శాస్త్రవాత్సల్యం గుణవంతమకుటిలం సద్గురుమాసాద్య నత్వా యథోపయోగశుశ్రూషాపూర్వకం స్వాభిమతం విజ్ఞాప్య ద్వాదశవర్ష సేవాపురసరం సర్వవిద్యాభ్యాసం కృత్వా. భో నారద, విధివత్ ఆదౌ అనుపనీత ఉపనయన అనంతరం తత్సత్కుల ప్రసూతః పితృమాతృ విధేయః పితృసమీపాత్ అన్యత్ర సత్సంప్రదాయస్థం శ్రద్ధావంతం సత్కులభవం శ్రోత్రియం శాస్త్రవాత్సల్యం గుణవంతం అకుటిలం సద్గురుం ఆసాద్య నత్వా యథా ఉపయోగం శుశ్రూషాపూర్వకం స్వ అభిమతం విజ్ఞాప్య ద్వాదశ వర్ష సేవాపురస్సరం సర్వ విద్యాభ్యాసం కృత్వా. ప్రియ నారద, అనుపనీతుడు సత్కులజాతుడు అయినవాడు ముందుగా తల్లి తండ్రులకు విధేయుడై ఉపవిత సంస్కారము ఉపనయనము పొందాలి. అటు తరువాత తండ్రికి వేరైనట్టి సద్గురువును సంప్రదాయంగా సమీపించాలి. సత్సంప్రదాయ సంపన్నుడు శ్రద్ధావంతుడు ఉత్తమ కుల సంజాతుడు కుటిలము లేనివాడు అగు సద్గురువును ఆశ్రయించి నమస్కరించాలి. యథోచితంగా శుశ్రూషపూర్వకంగా తన యొక్క విద్యార్థిత్వమును విజ్ఞాపనపూర్వకంగా తెలియజేయాలి. 12 సంవత్సరముల కాలము గురు సేవ నిర్వర్తిస్తూ సద్గురువు వద్ద సమస్త విద్యలు నేర్చుకోవాలి. తదనుజయ స్వకులానురూపామభమతకన్యాం వివాహ్య 25వత్సరం గురుకులవాసం కృత్వాథ గుర్వనుజ్ఞయ గృహస్థోచితకర్మ కుర్వందౌర్బ్రాహ్మణ్య నివృత్తిమేత్య స్వవంశవృద్ధికామ పుత్రమేకమా సాధ్య గార్హస్థ్యోచిత పంచవింశతివత్సరం తీప్వా తత పంచచవింశతివత్సర పర్యంతం త్రిష్వణముదక స్పశన పూర్వకం చతుర్థకాలమేక వారమాహార మాహరణ్యమేక ఏవ వనస్థో భూత్వా పురగ్రామ ప్రాక్తన సంచారం విహాయ నికారవర్హిత తదాశ్రితకర్మోచిత కృత్యం నిర్వర్త్య దృష్శ్రవణ విషయ వైతృష్ణ్యమేత్య చత్వారింశత్ సంకార సంపన్నః సర్వతో విరత్చిత్త శుద్ధిమేత్య సుయేష్యహంకారం దద్ధ్వా సాధంచతుష్టే సంపన్న సమన్యస్తుమర్హతీతిపనిషత్ ఇతి ద్వితీయోపదేశః రెండు తత్ అనుజయ స్వకుల అనురూపాం అభిమత కన్యాం వివాహ్య పంచవింశతి ఇరవై ఐదు వత్సరం గురుకులవాసం కృత్వా అథ గురు అనుజ్ఞయ గృహస్థ ఉచిత కర్మ కుర్వన్ దౌహ బ్రాహ్మణ్య నివృత్తిం ఏత్య స్వవంశవృద్ధి కామః పుత్రం ఏకం ఆసాద్య గార్హస్థ్య ఉచిత పంచవింశతి ఇరవై ఐదు వత్సరం తీర్త్వా తతః పంచవింశతి వత్సర పర్యంతం త్రిశ్రవణం ఉదక స్పశన పూర్వకం చతుర్థకాలం ఆ తరువాత గురు అనుజ్ఞ పొంది ఇంటికి మరలి గృహస్థాశ్రమం స్వీకరించునుగాక. స్వకుల నియమనిష్టలను అనుసరించి కన్యను వివాహమాడాలి. ఇరవై ఐదు సంవత్సరాలు గురుకులంలోగాని లేక గురు అనుజ్ఞచే గృహస్థుడైగాని ఉచిత కర్మలు నిర్వర్తించాలి. బ్రాహ్మణ నిషిద్ధములగు కర్మలను విడచి తన వంశవృద్ధి నిమిత్తంగా ఒక్క కుమారుని పొంది మరొక ఇరవై ఐదు సంవత్సరాలు గృహస్థుడుగా గడపాలి. ఆ తరువాత యాభై సంవత్సరాలు నుండి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వరకు ఇరవై ఐదు సంవత్సరముల కాలము జలస్పర్శ పూర్వకంగా నాలుగవ కాలము యాభై నుంచి డెబ్బై ఐదు వరకు గడపాలి. ఏకవారం ఆహారం ఆహరం నయం ఏక ఏవ వనస్థో భూత్వా పురగ్రామ ప్రాక్తన సంచారం విహాయ నికర విరహిత తత్ ఆశ్రిత కర్మ ఉచిత కృత్యం నిర్వర్త్య దృష్ట శ్రవణ విషయ వైతృష్ణ్యం ఏత్య చత్వారింశత్ నలభే సంస్కార సంపన్నః సర్వతో విరక్తః చిత్తశుద్ధిం ఏతి ఆశా అసూయా ఈష్యా అహంకారం దగ్ధ్వా సాధన చతుష్టయ సంపన్నః సన్యస్తుం అర్హతి. ఆ తరువాత డెబ్బై ఐదు సంవత్సరాలు తరువాత ఒక పూట భోజనం ఆహారము తీసుకుంటూ ఏకాకీయాయి వనములో అరణ్యంలో ఏకాంత ప్రదేశంలో వానప్రస్థుడై గడపాలి. పట్టణ గ్రామ సంచారములు విడిచిపెట్టాలి. జనసమూహము లేనిచోట పాఠశాలను నిర్మించుకుని వానప్రస్థాశ్రమమునకు ఉచితమైనట్టి యోగధ్యానధ్యయన భక్తి కర్మలను నిర్వర్తిస్తూ వింటున్న చూస్తున్న విషయముల నుండి వైతృష్ణము నోన్ డిజైరింగ్ నాన్ డిపెండింగ్ వృద్ధి చేసుకొనుగాక. ముక్తికి కావలసిన దానధర్మ ధ్యాన ప్రాణాయామదేవోపాసన మొదలైన నలభై దైవీ సంస్కారములను భగవద్గీతలో చెప్పిన భక్తిజ్ఞాన దైవీ సంపత్తి గుణాతీత లక్షణములను ఆశ్రయించి సర్వత్రా విషముల పట్ల విరక్తుడగునుగాక. చిత్తశుద్ధిని సంతరించుకొనుగాక. ఆత్మజ్ఞానాగ్నిచే ఆశ అసూయ ఈష్య అహంకారము మొదలైన జననమరణ పునర్జన్మలతో కూడిన సంసార చక్రములో త్రోయిచున్న మనోదోషములను దగ్ధము చేసివేయునుగాక. సాధన చతుష్టయము శమము విచారణ సత్సంగము సంతోషములను సుసంపన్నము చేసుకోవాలి. అప్పుడు వానప్రస్థము నుండి లేక తదితర బ్రహ్మచర్య గృహస్థాశ్రమముల నుండి సన్యసించటానికి అర్హుడు కాగలడు. ఇకిపనిషత్ నారద పరివ్రాజకోపనిషత్ ఉద్వితీయ ఉపదేశః తృతీయోపదేశః మూడవ ఉపదేశము క్రమ ఆతుర సన్యాసము అంతః సూత్రము అథ హైనం నారదః పితామహం పప్రచ్ఛ భగవన్కేన సన్యాసాధికారీ వేత్యేవమాదౌ సమన్యాసాధికారిణం నిరూప్య పశ్చాత్ సమన్యాస విధిరుచ్యతే అవహితః శృణు. ఒకటి అథ హైనం నారదః పితామహం పప్రచ్ఛ భగవన్ కేన సన్యాస అధికారి వేతి